వేవలవన్ పావునావే వెళ్ళి మా కనియువేలే ఏ ఎన్నేదో మగ ఎన్నేదో సితహీనం సఖ్యతే సెందేవలవన్ పావునావే వెళ్ళి మా కనియువేలే ఏ ఎన్నేదో మగ ఎన్నేదో సితహీనం సఖ్యతే నిరతురుహము అన్ని కుయదూయాలి పెద్దమన్ మాగే సింద విదగారా ఇన్నే అయి మీరే మనే విసితురు పవస మెత్తలియన్ కొరతురు విమస పియవదనే సనువత దవత సెనసిల్లే ఉనుసుమ కవత ఒబ నలవన్నం మమ ఒబ సనసన్నం ఒబ నలవన్నం మమ ఒబ సనసన్నం నొమియన సులు ఆదరయక కథా కియన్నం మువ హసరలి సాగరే ముతువెలక్ వెలా తమరే పాయలా తరు దెకక్ వెలా నీ దున్నక సంగవలా దెతో రతసలా ఒబ మగెములు జీవిత ఏ రంగ అలక్కలా మువ హసరలి సాగర ఏ ముతు వెలక్ వెలా తమరే పాయలా తరు దెకక్ వెలా నీ దున్నక సంగవలా దెతో రతసలా ఒబ మగెములు జీవిత ఏ రంగ అలక్కలా అల్హేనే దర్వకలా కళ్యాణే నిధి మరలా అల్హేనే దర్వకలా కళ్యాణే నిధి మరలా సుదుమెనికే గణసిదలా మమ ఎన్నే మగ బలలా సుదుమెనికే మగే మెనికే అలియ మహిరు ఎలియ వజే కక్కులు మల్ల దట్టుకునా మగే అజవత దనునా తమ ఇవ్వంది నాకే తెసి తిన్ని సుదు మెనికే మగే మెనికే అలియ మహిరు ఎలియ వజే కక్కులు మల్ల దట్టుకునా మగే అజవత దనునా తమ ఇవ్వంది నాకే తెసి తిన్ని సంతపానే గమన్యన్న సమంద కుదురాగియన్ ఉబ ఎన్న తంపలంగిన్నదో సందనదిదా కథా వెన్న మగి పాలువ మకాగన్న పిదురెక్ మా సోయాగన్నదో సదపానే గమన్యన్న సపనద కుమరాగియన్ ఒబ ఎన్న కంబలంగిన్నదో సదనది దా కథా వెన్న మగి పాలువ మకాగన్న పిదురెక్ మా సోయాగన్నదో సుయా బలన్ కై మనసుకునా හැලුනත් මට කමක් නෑ ඔබ මා ළඟ සිටිනවා නම් කමක් නෑ කමක් නෑ කමක් සිදු කක්ෂතේ සීතල පවන් වැදේ හිරි මල්ලියවුන් විලාසේ දැසින් හොරෙන් වගේ ආදර හැඟුම් මැවේ සමනල ගමන් ලතාවේ සැන කෙලියේ සඳ එලියේ දිංතු ලතාවයි සිලි සිලියේ සියු මැලියේ උමරිහිනාවයි උමරිහිනාවයි උමරිහිනාවයි සැන කෙලියේ සඳ එලියේ දිංතු ලතාවයි මහබඹු කොට ඇදේ ඉරණම සිනාසුනේ කාගෙද කවුද දන්නේ ජීවන ගමන් මගේ මාවත වෙනස් නොවේ අද රැ විනෝද වන්නේ සැක කෙලියේ සඳ එලියේ දිමුතු රතාවයි සිලි සිලියේ සිවු මැලියේ උමරි හිනාවයි උමරි හිනාවයි උමරි හිනාවයි සැන කෙලියේ සඳ එලියේ දිමුතු රතාවයි